ఇంద్రపురాణాదిగాహతే వృధో విశ్వాని గృణ్వన్ సుపథాని యజ్ఞవే ణో నిర్ణయం హర్యదక్రమిరత్యో నక్రేణం పరివారమర్హతి సదసారాభిశ్రయోహరిం నవంతే వదాభూదన్యువాహ క్షిపో వ్రజంతి పరిగోభిరావృతం తృతీయే పృష్ఠే అధిలోచనే దివః ప్రజా దివ్యస్య రతసస్త్వం విశ్వస్య భువనస్య రాజసి అసేదం విశ్వం భవమాన దేవదేత్వమిందో ప్రథమోధామధాసి తుంద్రముద్రాది విశ్వవిద్యావేదేవాః పంచ ప్రతిశోపి ధర్మణి తుంద్యాం చ పృథివీం జాతిలభ్రిడేత వజ్జ్యోతిం శివభవానసూర్యాః త్వం పవిత్రే రజసోపి ధర్మణి దేవేభ్యః సోమపవమాన పూయసే ప్రథమాగ్రభ్రదతుేమా విశ్వాభువనాని ఏమిరే ప్రరేభయేత్య దివారమవ్యయం మృషావనే స్వచక్రదద్ధరీ సంధీలయో వావధానానోషదసి సంవృహంతి మతయః పనిప్నతం సూర్యస్య రశ్మిభిః పరిం యదదంతం ధన్వాలస్త్రివృధం యథాభిదే ధృతస్య ప్రశిరో నవీయసీ పతిర్జనీ నాముపజాతి నిష్కృతం రాజా సింధూనాం భవతే పతిర్దివృతస్య జాతి పతిభిః కనిక్రదత్ సహస్రధార పరీక్ష దేహరిః పునానో వాచం జనయన్నుపావసు అపమానమహ్యర్ణో విధావసి శూరో న శిత్రో అవ్యయానిరవ్యయా ప్రభస్తి భూతో నిభిరద్రేభిః సుతో మహేవాజాయ ధన్వసి ఇషమోర్జం పవమానాభ్యర్షసి సేనో నవం సుకలసేషు సీదసి ఇంద్రాయమద్వా మధ్యో మదస్సుతో దివోవిష్టం భవో భవో వీతక్షణః సప్తస్వసారో అభిమాతరస్సు సున్నవం యజ్ఞానం జేన్యం విపశ్చితం అపాంగం ధర్వం దివ్యం విదక్షసం సోమం విశ్వస్య భువనస్య రాజసే ఈశాన ఇమా భువనాని వీయసే యుజాన ఇందో హరితస్సు పర్ణ్యాః క్షరంతు మధుమద్ఘృతం వయస్తమ వ్రతే సోమతిష్టంతు కృష్టజాః ఋజక్షాదిశోమ విశ్వతపవమాన విషభదా విధావసి సనపవస్తమసో మధ్యరణ్యవద్వయం శ్యామభువనేషు జీవసే గోవిత్పవస్వసుమిద్ధిరణ్యమిద్రే దోధాయం భువనేష్వర్పీతీలో అజిలోమ విశ్వవిత్తం పావిప్రాపగిరే మహాసతే ఉన్మధ్వూర్మిర్వణనా అధిష్ఠిపదపోవసానో మహిషో విగాహతే పవిత్రరసో వాజమారుహత్సహస్రభిష్జయతిశ్రవో బృహత్ సమందనాముదీయత్య ప్రజావీర్విశ్వాయుర్విశ్వాసుభరాహర్దివి బ్రహ్మ ప్రజావద్రయమస్వాపస్యం వీరయింద్రమస్మభ్యం యాచతాత్ సో అగ్రే అహ్నాం గర్విహర్యతో మధత్ప్రచేత సా చేదయతే అనుద్యుభిః జాతయన్ అంతరీయతే నరాచసం సంధైవ్యం చ ధర్తరి అంజదేవ్యం జతే సమంజతే కృతం రిహంతి మధూనాభ్యంజతే సింధోరుచ్ఛ్వాసే పతయం తముక్షణం హిరణ్యభావా పశుమాసు గర్భతే విపశ్చితే పవమానాయకాయతమహీనధారాత్యంధో అర్షతి అయర్ణయోర్ణమదే సర్పరిత్వమద్యోన క్రీడన్ న సరదృషా హరీ అగ్రే గోరాజాభ్యస్త విష్టదే విమానో అన్నాం భువనేష్వర్పీత హరిర్ఘృతస్మ సుదృశీ కోర్ణవో జ్యోతిరసప్పవతే రాజభోగ్యా అసర్జస్కంభో ఇవ ఉద్యోమర పరిత్రుధాతుర్భువనాన్యర్షతి హంసం రేహంది మతయ పనిప్రదం గిరాయతి నిర్నిజ మృగ్మినో ప్రదేశారాత్యన్వాణిభేష్య పురాణస్య సంయుతోయం తిరంభజ నిర్గోభీరిందో జంభో సమజ్జసాసో భారస్సోమకలసేషు సీదసి అవస్తోమకృతు విన్నా భుక్షో వ్యోమారే పరీధావమధు ప్రియం ఇది విశ్వాన్ రక్షస ఇందో అత్రినో బృహద్వదేవ విదసే సువీరా రుద్రమపరికో సంనిషీదే పురాణో అభివాజమరుష అశ్వం మత్వా వాజినం వర్జయంతోచ్చాభిరసనాభిర్నయంతి స్వాయుధ పవతే దేవయందోరసస్థిరా వృజనం రక్షమాణః పితా దేవానాం జనితా సుదక్షో విష్టంభో దివో ధరుణ పృథివ్యా విషర్విప్రపురజేతా జనామృభుర్దీర వుసనా కావ్యేన సజిద్వివేదనిహీతం యదా సామభీజ్యా అంగుహ్యం నామగో ఏషస్యేమధూమాంద్రసోమో వృషా వృష్ణే పరీ పవిత్రే అక్షా సహస్రదాసూరిదావాదస్వత్తమం పరిహిరాభాజ్యస్థా సోమా అభిగవ్యా సహస్రా మహేవాజావృతాయస్రవాంసి పవిత్రే విప్లవమానా అసృగ్రం శ్రవస్య భోనభృతనాజో అత్యాహ పరిహిష్మా పురుహూతో జనానాం విశ్వాసరద్భోజనా భూయమానః అథాభరస్యేన భృత ప్రజాం శిరయిం తుంజానో అభివాజమర్ష ఏష శోభానః పరిసోమః పవిత్రే సర్గో న సృష్టో అదధావదర్వా ఏకాయౌ పరమాదంతరద్రే కూచిః స్వతీరూర్వేగావీవేద దివో న విద్యస్తనయం చభ్రైః సోమస్య తే భవతయం ప్రహారా ఉదస్మ రాశిం పదీయాసిగో నామింద్రేణ సోమసరథం పురాణః ీర్జీరదానో శిక్షా సజీవస్తాపు పష్ుత్ అయం సోమాయంద్రదుభ్యం సున్వేతుభ్యం పవతే తమస్య పాహి త్వం హయం చ గృషేర్వం వృషయింద్రం మదాయుజ్యాయ సోమం సజీంద్రజో న భూరిషాలయోజి మహఃపురూణి సాధజే వసూని ఆధీం విశ్వానహుష్యాణి జాతా స్వర్షాతామన భూర్ధ్వానవంత వాయున్నయో నియుక్త్వాంగిష్టయా మానా సత్యే భగవః సంభవిష్టః విశ్వారోద్రవినోదాజీ పద్మన్ భూమేవ ధీజవనోసి సోమ ఇంద్రోనయో మహాకర్మా నిజగ్రహంతారుద్రామసి సోమోద్భిద్వమహీనా విశ్వస్యాసి సోమదస్యో అగ్నిర్నయో వన సృజ్యమానో వృథా పాదాంసి కృణుతే నదీషు జనోనయుద్ధ్వా మహతమో బద్ధిర్యత్తి సోమపవమాన భూర్మిం ఏతే సోమాదివారాణ్యవ్యా దివ్యాసో అభ్రవర్షా వృథా సముద్రం సింధ భోననీతే సుదాసో అభికలసాంగసృగ్రన్ సుష్ేషర్ధో నమాలోంబస్వానభిసస్తా దివ్యాయ సావిట్ ఆపోనమక్షో వజర్భవాన సహస్రాత్ సా ప్రతరాషాణ్యయజ్ఞ ఉత్తాజ్యోను దేవరుణశ్చ వ్రతాని బృహద్గాభీలం భవసోమధామ సుజేష్టమాసి ప్రియోన విక్రో దక్షాయ్యో అర్యమేవాసి సోమ ృత్యాం వృష్టిమానో అక్షా సహస్రధారోధన్యా అస్మే మాతురుపస్థేవనాథసోమాసింధో నామ వసిష్టమాసనాభమానోహద్రజిష్టా అప్సుద్రప్సో వాృధేశూతో దుఃఖజీం పితా దుఃఖజీం పితుర్జా సింహం నమద్వో అజా సంహరీమరుషం జివో అస్యపతి సూరో యుత్సప్రథమ పృచ్చతేక్షరీపాక్షా మధోపృష్టం ఘోరమయా సమస్వం రసే యుంజంజరుచక్రరుష్మం స్వసారయీం రామయో మర్జయంతి సనాభయో భాజినమూర్జయంతి శతస్రయీం కృతదుఃఖస్వచంతే సమానే అంతర్ధరుణే నిషత్తాః ఆయీమనుషం దినమసా పునానాస్తాయీం విశ్వతః పరిషంతి పూర్వీః ఇష్టంబో దివో ధరణ పృథివ్యా విశ్వా ఉదక్షితయోహస్తే అసత్తముత్సోగణతే నిజుత్వాన్మద్భో అంసఃపవతయింద్రియాయ మన్మన్నవాతో అభిదేవీదివింద్రాయ సోమమిత్రహాపవస్వ సర్ధిమహపూరశ్చంద్రస్య రాజస్సువీర్యస్య పతయ శ్యామ ోదశ్యోదోరాజుందరిషన్నయాసీ ఇంద్రం గచ్చన్నాయూధా సంసిధానో విశ్వావసుహస్తయో రాదధాన అభిష్టే భృష్టం మృషానం వయోధామాంగూషాణామవసంతమాణీ నోపరు నోన సింధోన్విరత్రదాదయతేవార్యాని సూరగ్రామస్సర్వీరస్ భాంజేతాపమస్వసనీతాధనాని దిగ్మాయూధ క్షిప్రధన్వా సమస్తశాలస్వాంగ్రాసుశత్రూన్ గురుగౌర్యోతిలభరజాతి కృణ్వాన్ సమీచీనే ఆపవస్వాపురం అవశ్రిషాసన్నుషసస్వా అర్గాసంచిక్రదో మహో అస్మభ్యం వాదాన్ మత్స్యో మవరు నం మత్స్యీ మిత్రం మత్స్యీంద్రమిందోపవమాన విష్ణుం మత్స్యర్ధో మారుతం మత్స్యి దేవాన్ మత్స్యి మహామింద్రమిందోమదాయ ఏవారాజే వక్రతు మాం కమే నవిశ్వాఘనిఘ్నద్దురితాపవస్వ ఇంద్రో సూక్తాయ వచ దేవయోధాయూరం వాత స్వస్తి విశ్వదానః భద్రం నో అపి వాత యమనాః హరి అసర్జివక్వారధ్యేయసారౌధియామనోతా ప్రథమో మనీషీ దశస్వసారో అధిసానో అవ్యేగం దివన్హింసదనాన్యచ్చ ఈతే జనస్య దివ్యస్య గవ్యేరధీసుభానో నృష్యేభిరిందూ రజో నృషీరమృతో వర్తే భర్మృజానో విభిర్గోభిరద్భిః వృషామృష్టేరోపదం సురస్తైపవమానో నృషదీర్థేపయోగో సహస్రమిత్వా పతిభిర్వచో విదద్భస్మభిస్సూరో అన్వం విజాతి ృాజిద్రక్షసస్సదాంసి పునానయం రవోర్ణి వివాదాన్ నిశ్చోపరిష్టాత్తు జలావధే నయే అంతి దూరాదూపనాయమేషా స సప్రత్రవన్నవ్యాసే విశ్వమానసూక్తాయ పసత్వేణి ప్రాజాః ఏ దుష్టహాసో మనుషా బృహంతస్తాంసే అశ్యామగురుగద్వృక్షో దేవాపూరాణో అపస్వా అర్గా అస్మభ్యం లోకాతనయాని భూరి క్షేత్రమృజోజీం శివోమజ్జోసూర్యం దృశేరిణో హరిరం సవేత్రేణోరసర్జితనయేహి యాన పాపశ్లోకమింద్రియం పూజమాన ప్రతి దేవాంగజుషత ప్రయోభిః క్షాసరేణ కవిరస్యోనోన్వోదే వసదానేషమూపే మద్మన్షయ సప్త విప్రాసు మేధాగాదు విశ్వదేవ సోమ పురాణశ్చదాయేతి నిత్యం భద్విశ్వేషు కావ్యేషు రంతానుజాన్యతతే పంచధీరాః ప్రపత్యే సోమపవమానమిన్యే విశ్వే దేవాస్త్రయ ఏకాదశాసాః దశస్వదావిరచితానోవ్యే మృజన్నిత్వా నద్యః సప్తజహ్వీః తన్ను సత్యం భవమానస్యాస్తి యత్ర విశ్వే కారవః సన్నసంత జ్యోతిర్యదన్నే అగ్రేణోదు లోకం రావన్మనం దస్య వేటరభీతం పరిసద్ధే వసుమాన్ దిహోదారా జాన సత్యః సమీతీరి జానః సోమః పునానః కలసాంగయాసీత్ సీదం మృగో నమాహిషో వనేషు సాకముక్షోమర్జయంతస్సు సా రోదసధీరస్స ధీతజోధరుత్రీః హరిపర్యద్రవజ్జా సూర్యస్య ద్రోణం ననక్షేరజ్యోనపాదీ సంవాద్రభిర్నసి సర్వావసానో నిషాదధన్వే పురువారో అద్భిః మర్యోనయోషామభినిష్కృతమ్యం సంగచ్చతే కలసముశ్రియాభిః ఉత ప్రపిప్యభూధరజ్ఞాయాయం దుర్ధారాభిః సజతే సుమేధాః ూర్ధానంగాభిశ్రీరంతిమసుభిర్నిక్తైః సో దేవేభిః పవమానరథేందోరయివశ్వినం వావసానః ప్రతిరాజతాముసతీ పురంధిరస్పద్యామసూనాం నూనోరయువామాస్వనికలందం పునానో బాదాప్యం విశ్వశ్చంద్రం పవంజుజులిందోదార్యాయ ప్రాతర్మక్షోర్యావదుర్జగమ్యాత్ అధియరస్మిన్ వాజినే వసుభస్పర్ధం వేదియస్సూర్యేణ విశాః అపోరే నానప్రవచేక బీయన్ మృజన్న పశుబద్ధనాయమన్మ ృతామ స్వర్వితే భువనాని ప్రసంద ధియస్వసారేణ కాయంతీరభివాస్వయందం పరియకవికాభ్యాభరేతోరథో భువనాని విశ్వా దేవేషుయోమత్య భూషణ దక్షాయ రాజపూర్వభూషణవ్యాహ శ్రిజే జాతశ్రియాయ శ్రీయంబయోజరిభ్యో దాది శ్రీయంబసానామృతమాయంభవంతి సత్యాసమితమిత్రౌషమభ్యాహర్షాంగామృజ్యోతిమత్సీదేవాన్ ఇషానిహాతృభ్యం పవమాన బాధసే సోమశత్రూన్ కార్యక్రమతి హరిరాసృజ్యమానస్సేదన్వరస్యషరే పునానః దృఢనిజక్రేణుతే నిర్మిజంగాతో మతీర్జనయతస్వదాభిః హరిశ్రుజాన పత్యామృతస్యేయ ఇవాతమరితే మనామం దేవో దేవానాం వృక్ష్యాదినామావిష్కృణోతి పరిగణి ప్రభాచే అపామివేదోర్మయస్తస్తూరాధా ప్రభాదీరాదీరతే సోమవచ్చ నమస్యంతి రూపజయంతి సంచాచ విశంతి సతీరుసంతం హిరణ్యసానాభం సందోహంక్షణం గిరిష్టాంబావసానం మతయస్వచందేవీభక్తిపరూనం సముద్రే యష్యన్వాచముపవక్తే బహోదః పురాణయం విశ్వామనీషా ఇంద్రస్తయక్షయతః సౌభరాయ సువీర్యస్య పరాయ శ్యామ సేరాణీశ్వరో అగ్రేరసారాంగవ్యన్నే జిహర్షదేహస్సేనా మహాన్ కణ్వన్నింద్రహవాన్ సఖిభ్యాసోమో వస్త్రారభసాని ధత్తే సర్వస్రహరింహరయోమజంతస్వహరీరణీషితం నమోభిః ఆదిష్టనిరథమింద్రస్య సఖా విద్వాన్యేనాసుమతిం యాచ్ఛ సనో దేవదేవతా దేవవస్వ మహేశామప్సరస ఇంద్రపానాః కణ్వన్నపో వర్షయంజాముదేవామురోరానో వరివశ్చాపురాణః అధీతయేహతయే భవస్వ స్వస్తయే సర్వదా తయే బృహతే తదూషం దివిశ్వజిమే సఖాయస్తదహం వస్మి పవమాన సోమ సోమః పవతే నికామదీనాం జనికాదివోజనికాపృథివ్యాః జనికామేర్జనికా సూర్యస్య జనితేంద్రస్య జనితోత విష్ణోః బ్రహ్మా దేవానాం పదవీకవీనామిషిర్విప్రాణాం మహిషో మృగాణాం శేనోగృధ్రాణాం స్వీధర్మణానాం సోమః పవిత్రమత్యే దిలేభన్ రావీవిమద్భాజపూర్మిన్న సింధుర్గిర సోమః పవమానో మనీషాః అంతః పశ్యన్ వృజనే మావధాన్యాదిష్టతి వృషభో ఘోషు జానన్ సంవత్సర పృత్సు మన్మన్నవాద సహస్రవేత అభివాచమరుష ఇంద్రాజేందోపవమానో మనీష్యాంధోరోరీరయరాజీషన్ హరిప్రియ కలసే దేవవాద ఇంద్రాయ సోమోరణ్యో మదాయ సహస్రధాన సదవాదయేందుర్వాదేన సమనాజిగాతి సపూర్జోపధి విద్యాయమానో మృగానో అప్సుదు దుహానో అద్రౌ అభిదత్తి భువనస్య రాజా విదద్గాతుం బ్రహ్మణే పూజమానః ప్రజాయిన పితర స్వపూర్వే కర్మాణి చక్రప్రవమానధీరాః మన్మన్నవాదః పరిధీంద్రపోర్నుభిరస్తేర్మఘవా భవానః యథావధామనవేవ యోధా మిత్రావరిభో విద్ధవిష్మాన్ దేవావస్వద్రవీణం దధానేంద్రే సందిష్టజనయాయుధాని అవస్వమధూమాృతామాపోదానో అధిదానో అవ్యే అభద్రోణాని ఘృతవాన్విసీదమదిందమో మత్సర ఇంద్రపాణాః దృష్టిం దివస్వదారపవస్వదగస్వదావాజయుర్దేవీకౌ సంసింద్రోభిః కలశే వావధారస్వముశ్రుయాభిః ప్రతిరన్నాయుః ఏరస్య సోమో మతిభిః పునానోద్యో నభాజీదరతీదరాజీః పయోనదుగ్ధమదీతేభిరముర్వీవ గాతుః సుయమో నమూలాః స్వాయుధ స్తోత్రిభిః పూజమానోభ్యర్షగుహ్యం చారునామ అభివాజం సత్తిరివస్రవస్యాభివాయుమభిగాదేవ సోమ శిశుం జ్ఞానం హర్యతం రేరంతి కుంభంతి వన్యం మరుతో గణేన కవిర్గేర్భిః కావ్యేన కవిః సం సోమః పవిత్రమచ్చే తిరేభన్ ఇషేమనాయగత్స్వర్గా సహస్రనీధ పదవీ కవీనాం తృతీయం ధామహిణశ్రిరాజమనోరాజతిష్ఠుభిర్ గుణో విభృత్వా గోవిందద్రత్రాయోధాని బిభ్రాజ అపామోర్మిం సజామానః సముద్రం తృతీయం ధామహిణో విభక్తి పర్యోన శుభ్రస్తన్వం వృజానోద్యోనసుత్వాసనయేధనానా ూధావరివోషవర్ఘన్ కణి కృదచ్చంబోరవివేద అపస్వేందోపవమానోమోభిక్కని క్రదత్పరివారాణ్యర్ష క్రీడన్ చంబోరవీష పూజమాన ఇంద్రం తేరసోమిరవత్తు ృందన్నోక్రందన్నేక్షన్నజామిపవమానశత్రోన్యాన్నారో అభిగీతయిందో శ్రీధన్వనేషు శర్ణో నవత్వా సోమః పునానః కలశేషు సత్తా ఆదేశమానస్ సోమయోషే భయంతి సుధుఖా సుధారా హరిణీదపుర్వాలో అక్షరిక్రదే దేవూనా ప్రేషా హేమనా పూజమానో దేవో దేవేభిః సమవృత్తరసం సుత పవిత్రం వర్యే దిరేభన్ విదేవసత్వశుమాంతి హోతా భద్రావస్త్రాసమన్యా ఆవసానో మహాన్ కవిర్నివచనాని సంసన్న ఆరచయస్వశంభో పూజమానో విలక్షణో జాగ్రేవిర్దేవీతౌ సమో ప్రియో యజ్జదేశానో అవ్యే యశస్తరో యశసాంక్షైలో అస్మే అభిశ్వరథన్వా పూజమానో యూజం వాత స్వస్తిభిస్తదానః ప్రగాయాభ్యర్చామదేవాన్ సోమం వినోతమహతేధనాయ స్వాదుఃపవాదే అధివారమవ్యమాసీదాదికలసం దేవయుర్నాః ఇందర్దేవానాముపగచ్చమాయం సహస్రధారప్పవదేవతాయ ూర్వమగన్నింద్రం మహతే సౌభాగాయ స్తోత్రే గాయే హరిహర్షా పునాన ఇంద్రం మదో గచ్చదు దేవరాయ దేవైర్యాయ సరసంరాధో అచ్చాయూయం పాత స్వస్తి విశ్వదానః ప్రకావ్య ముసలే బభ్రుభానో దేవో దేవానాంజనీవా వివర్తి అయవ్రతస్వచీబంధు పాపక పదావరాహో అభ్యే దిరేభన్ ప్రహంసాదశ్రిఫలం మంజుమచ్చామాదస్తమృషాయాసు ఆంగోష్యామానం సఖాయో దుర్మర్గం సాగం ప్రపదంతి బాణం సరం భరవృగాయస్య జ్యోతిం రథాక్రీడంతం విమతేన కామాః పరేణ సంక్రీణుతే రిగ్మశృంగోదివాహవిర్దృశేన కృద్రః ఇందర్వాజీపవదేవోన్యో గాయింద్రే సోమస్వహయిన్మన్మదాయ హంతిరక్షోపాదేవర్యరాః దేవదీవకృణ్వన్మృజనస్య రాజాః ృజానస్థిరో రోమ పవతే అద్రీదుర్ఘ ఇంద్రుంద్రస్య సఖ్యం జోషానో దేవో దేవస్య వత్సరోమదాయ అభిప్రియాణీ పవతే పునానో దేవో దేవాంశేన భృంజన్ ఇంద్రధర్మాన్ నిర్ధావసానో దసక్షిపో అవ్యదానో అధిగణిక్రదత్యానదయన్నేతి పృథివీముద్యాంద్రసేవ్రాసేవాసమేవాజాపిన్వమానైలయన్నేమంతమంసం నమయన్ వధస్మైర్ణపరిలోమసి యుష్మేనాయందో సుపథా సుఖాన్ నిరోపావస్వరీవాంసి కృణ్వన్ ఘణేమ విశ్వద్దురిలాని విఘ్నన్న విష్ణునా ధన్వసా నోవ్యే విష్ణుమార్గదివ్యాం జీవత్నువిలాదీం సంగజయీం జీవదాం స్తుతేవ విలాసన్ ిన్వన్వన్వ్యాంగ్రంథిన్నవిష్టోమాన్వసోమాయోన్వస్యాయ్యే సహస్రధారస్సురవిరదబ్ధపరిశ్రమవాచే రథా అయుక్త సోనసృజానాస ఆదౌ శుక్రాసో ధన్వంతి సో మా దేవాసస్తాయాతాభిపధ్యై ఏవానాయిందో అభిదేవీం పరిశ్రవనభో అర్ణశ్చమూషు సో అస్మభ్యం కామ్యం భగంతం రయం దాదు వీరవంతముగ్రం జీవన సోమేన సోవాజ్యేష్ట ధర్మ నిక్షోరణీకే ఆదీమాజన్వరమాపసారాయుష్టంపతిం దివ్యోదానృతమృతాయపతే సుమేధా ధర్మాభూవద్రజన్యస్రాజా ప్రరస్మిభిర్దశభిర్వారి భూమ పవిత్రే విప్లవమానో నిజక్షారాజా దేవానా ముదమర్త్యానా ీరీనామృతం చార్విందో అర్వాణివేంద్రశ్చాయోరీతివర్ష సరస్వరస్రాభిభతీర్యో దాభవాసోమద్రవిహోమిపూనా దేవాో నరిషిచ్యమానాక్షయం సువీరం ధన్వంతు సోమా ఆయజవస్సు మతిం విశ్వవా రాహోదారో నదీ వియజో మంత్రదామా దేవా దేవ దేవతా దేవవస్వ మహేశో మత్సర దేవపానా మహస్తిభ్యుష్మసి హితాస్స వర్యే గృజిసుష్ఠానే రోదసీ పునానః అశ్వనక్రదోమిషాభిర్యుజాన సింహో నీమో మనసోజవీయాన్వాదీనై పతిభిర్యేష్టాపవస్తోమనసన్నాయిందో శతం సహస్రమేలా కవయో మృజంతి ఇందో సహిత్రం దివాపవస్వపురేదాసీ మహతోధనస్ దివో నసర్గాదృగ్రమన్హాం రాజాన మిత్రం రమీణాదిధీరాపుత్రుతోర్యదాన ఆపవస్వ విషయ అస్యాదీతిం ప్రేదారామధూమతీరదృగ్రన్వారాణ్యూరోత్యేషవ్యాన్ పవమానపవశేషామగో నా జ్ఞానసూర్యవపింబో అర్కై కణిక్రదత సుబంధామృతస్య శుక్రో విభాస్య మృతస్య ధామ ఇంద్రాయ పవసే మత్సరవాన్యన్మానో వాచం మహిభిః కవీనాం దివ్యస్తో వర్ణో వచక్షుషోమపిన్వంధారా కర్మణా దేవవీతౌ ఏందో విషకలసం సోమధానం వృందన్నేతోజస్యోపరస్మిం తిస్రో వాచయేరయతి ప్రబంధ్యమృతస్య ధీషిం బ్రహ్మణో మనీషాం గావో యంతి గోపతిం వృక్షమానా సోమం యంతి మతరో భావసానాః సోమం గావో ధేనవో భావసానాః సోమం విప్రామతిభిః పృచ్ఛమానాః సోమస్సుతః పూయతే అర్జమానః సోమే అలకా సృష్టుభ సన్నవందే ేవానస్వమ పరిహిచ్యమానహాపవస్వ పూయమాన స్వస్తి ఇంద్రమావీసర్గదాన్వేన బద్ధయా వాచం జనజాపురంధ్యం ఆదారే దుర్విప్రాణతామాదీనాం సోమః పురాణో ఆసదక్షమోషు సపంతియం మేషునాశోనికామాధ్వర్యవోరధిరాసస్సుహస్తాః ూరేణ ధాతోభే అప్రారోదీవిషాస్ ప్రియసాస భూతీయసూధనం కారిణేన ప్రశంసత్ సవర్ధితాబద్ధన పూయమాన సోమో మేఘ్వాభినోజ్యోతిషావీత్ పూర్వే పితర పదజ్ఞాస్వర్వియో అభిగాద్రిముష్ణన్ అక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజాభువనస్య రాజా గృహాపవిత్రే అధిసారో అవ్యే బృహత్సోమో వావృధే సువానయిందుః మహత్తత్సోమో మహిళశ్చ కారాపాం యద్గర్భో వీణీత దేవాన్ అదధాదింద్రే పవమానవో యోజనయత్సూర్యే జ్యోతిరిందుః మత్స్యీ వాయుమిష్టయే దాధసే సమత్స్యీ మిత్రావరుణా పూయమానః మత్స్యసద్ధోమారుణం మత్స్యీ దేవాన్ మత్స్యజ్యా వా పృథివీ దేవ సోమ ఋజుపవస్వృజనస్ హామీ బాధమానో మృదశ్చ అభిషేయన్వరపరసాభిగో నామింద్రస్య తమ్ దరాభయం సఖాయ మధ్వసూరం పవస్వస్వోత్సవం వీరం చ నాపవస్వాభగం చ స్వరస్వేంద్రాయ పవమాన ఇంద్రోరిం చ నాపవస్వసముద్రాత్ సోమస్సుతోధారయాన్న నిమ్నమభివాచ్యక్షాయో నింబన్యమసరత్పురాలస్సమిందుర్గోభీరసరత్సమద్ధి ఏడస్తే పవత ఇంద్ర సోమస్తమోషుధీరాగుషతే తమస్వాన్ స్వర్చక్షారధియ సత్యదుష్మకామోనయోగే వయతామసర్జి ఏడ ప్రత్యేన వయసా పునారస్థిరోర్ధాన శర్మ త్రివరోధమప్సుహోదే వయాది సమానే ఢురేభన్ నూనస్తంరాధిరోదే వదోపరిశ్రవశంభో పూజమాన అప్సుస్వాదిష్టోమధూమా దేవో నయస్ సవితా సత్యమన్మా అభివాయం వేత్యర్గాగణాభిమిత్రావరుణా పూజమాన అభీగలం దీజవనం లథేష్టామభీందమృషనం వజ్రబాహుం అభివస్త్రాశుభదనాన్యర్గాభిజేనో సుదుఃఖాః పూజమాన అభిచంద్రాభర్తవేనో హిరణ్య